అత్తయ్య వాళ్ళు వచ్చేస్తారా? లేరా, త్వరగా లేవమంటుంటే వెళ్ళి తీసురా. వెళ్ళు, వెళ్ళరా. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో, చుట్టాల పిలుపుల్లో, మాటలే కలిపేస్తూ మనసారా మమ తల్లి పండించి అందించు హృదయంలో.